యథా దేవతమగ్నిం చినుత ఆ దేవత ఆభ్యో వృష్యతే పాపీదాన్ భవతి దేవతాభ్యవృశ్యదేవసీదాన్ భవత్యాగ్నేయాగాయ ప్రజా ప్రథమాంచిమభిమృశే తిష్ఠుభా ద్వితీయాన్ జగత్యా ద్వితీయామనుష్ఠుభా చతుర్థీం పంచా పంచమే యథా దేవతమేవాగ్నిం చిను దేన దేవతాభ్యావృశ్యదేవసీదాన్ భవతీడా దేవాదేశా విభగ్నిః పశుపతిడా పశుభిరేణం చిను దేయో వై ప్రజాపతదే ప్రతిగ్రా ్యాగ్నిశ్వాతిష్టేతాం కృష్ణవుత్తరత శ్వేతో దక్షిణస్థావాలభ్యేష్టగా ఉపద్యాదే తద్వై ప్రజాపదే రూపం ప్రజాపత్యోశ్వ సాక్షాదేవాజాపదే ప్రతిభ్రాజాగ్నిశ్చినాదినాద్రిమార్చప్తే తద్వాన్హోరూపయ్య శ్వేతోశ్వరాద్రి కృష్ణచేతన్హోరూపయ్యదిష్టకాష్టకా ఉపధ శ్వేతమశ్వమభిమృశేత్పురేషముపథాస్యం కృష్ణమహారాత్రాభ్యామేవైనం చినుతే హిరణ్యపాత్రం మథో పూర్ణం దదాతి మథమృజోసానీతి సౌర్జా చిత్రభత్యాభేక్షతే హిత్రమేవ భవతి మధ్యం దినే శ్వమవఘ్రాపజత్రసౌ వా ఆదిత్యగింద్రజేషః ప్రజాపతిః ప్రాజాపత్యో స్వస్తమేవ సాక్షాద్ధ్నోతి స్వామగ్నే వృషభం చేతానం పునర్యువానం జనయన్నుపాగా అశ్చూరిణో గారిషపద్యాని సందు దిగ్మేన నో బ్రహ్మణ సగుంశిషాధి వృషభో వాచేతేష్టకాశ్చిత్యాంఛిద్యా వృషభముపదధాది మిథునమేవాశ్చరద్యజ్ఞే కరోతి తస్మాజోషభ సంవత్సరస్య ప్రతిమాయాం ద్వారా శ్రీవాసతే ప్రజాగం సువీరాం కృద్వా విశ్వమాజనుజశ్రవత్ ప్రాజాపత్యామేతాముపదధాతీయం వా వైషైకాష్టకాయదేవైకాష్టకాయామన్నం క్రియతే తదేవైతజావరుంధదేషా వై ప్రజాపదే కామదుఖా తదైవ జమానోముష్మిన్ లోకేందుహేజేన దేవాధ్యోదశోద్ధాముదాజనజేనాద్యావసభోజేన రుద్రాః ఏనాంగిరసో మహిమానమానసుస్తేనైవ యజమానః స్వస్తి స్వర్గాజమాదేశలోకాయ సేయతే యదగ్నిర్జయన దేవాజ్యోతిషోద్భావుదాగన్నిక్షకుంసమిష్టకాయవైతా ఉపధత్తేవానస్పత్యా స్వర్గస్థ లోకస్థ సమష్టి సదాయుధాయ సదవేర్యాయోదేమాజాహే శతంలోన శరదో అజితానింద్రోనే శరది తులితాని విశ్వా ఏ చర ప్రసజో దేవజానాంతరాజా వా పృథివీ విజంతి తేషాయో అజ్జానిమజేతి భావస్మై నో దేవా పరిదత్తేహ సర్వే గ్రీష్మో హేమంత ఉతనో వసంత శరద్వర్షాస్సు వితన్నో అస్సు తేషామృతో నాగం శతశారదాన్యవాతేషామభజే శ్యామ ఇరువత్సరాజ పరివత్సరాజ సంవత్సరాజ కృణుతా బృహం నమ తేషాం వజగంసమతో యజ్ఞజాలాంజోగజేతాహతా శ్యామ భద్రాన్న శ్రేయస్తమనేష్టదేవాస్తజావసేన సమశేమహిత్వా సనామజోభోపిత ఆవిశస్మసంతోకాయ తనువే శో నః అజ్జానేత ఉపదధాత్యేత వై దేవత అపరాజితాస్తా ప్రవిశతి నైవ జీగత బ్రహ్మవాదినో పదం జగదర్థమాసా మాసా రగవ సంవత్సరమోషధే పదం దశకస్మాదన్యాభ్యో దేవతాభ్యాగ్రహణం నిరప్యదేవతృతుభ్యో నిర్మపే దేవతాభ్య సమదం దాగ్రహణం నిరప్యైత ఆహుతే ర్జుహోత్యర్థమాసానేవాసాన్ సంవత్సరం ప్రేణాదిన దేవతాభ్య సమదం దాతి భద్రాన్నశ్రేయస్తమనేష్దేవాయుజ్యాహుతాజమానశ్చాపరాభావాజ ఇంద్రస్తవజ్రోధిమార్థ్యస్తనోపానస్పతి స్వస యో నః పురస్దాక్షిణద పశ్చాదప్తరతో ఖాజురపిదా సప్తేతం సోస్మానమిచ్చదు దేవాసురా సంయత్తా సంతే సురాదిభ్య ఆపాధం దతాం దేవాష్పాచ వజ్రేణ చాపాదయద్వజ్రణేను పదధాతేష్పాచైమతద్వజ్రేణ స యజమానోభ్యాతలు జానపరుదే దిక్షోపదధాది దేవ పురా ఏవైతాని పల్యోహతే జ్ఞా విష్ణో సజోషసే మావద్ధం దుభాంగిర ద్యుమ్నేర్వాజేభిరాగతం బ్రహ్మవాదినో వదం విజన్న దేవతాజుహ్వ్యసగిం దేవ్యావసోద్ధారేర్వసస్తారా విష్ణుర్వసస్తారాణ్యావైష్ణవ్యజావసోద్ధారాజుహోదిభాగేయ వై నౌ సమధ్వజక్తామేవాహుమాగతనవదీంకరోదిగ్యామేనాజుహోదేవాద్రో వాదేషయదగ్నస్తే తనువౌ ఘోరా శివాన్యాగచ్చత రుద్రేయం జుహోదిజైవాస్తోరాధనోస్తాంగేన సమయదిజద్వసోర్ధారాంజుహోదిజైవాస్తివాతనోస్తాంగేన ప్రేణాదిజో వైవసోర్ధారాయ ప్రతిష్టాం వేద ప్రత్యవతిష్టది విరాజ్యముచ్చిష్య తదస్మిన్ బ్రహ్మోదనం వచేత్తం బ్రాహ్మణాశ్చ త్వారః ప్రాస్మిన్నురేషవా అగ్నిరువయేష్వానరో బ్రాహ్మణదేషా ఖలు వా అగ్నే ప్రజాతనోర్యద్వైష్వాధర ప్రియాయామేవైనాంతనువాం ప్రతిష్టాపయతి చతశ్లోకేనోర్ద్యాతాభిరేవ యజమానోముష్మిన్ లోకే బిందుహే చిత్యంజుహామి మనసాధృతేభ్యాభ్యావైనామేషాహుగర్వేష్కర్మణేనైనం జిజ్ఞానం ధాతృయోదర్మాజో దేవత ఏమావరుంధ్రేతమద్యేది పంక్త్యాజుహోది పంక్త్యాహుత్యాజ్ఞముఖమారభతే సప్తదే అగ్నే సమిత సప్త జిహోత్రేవారుంధ్రేణ్యేభ్యోగ్రామద్భాగతేజమిమానస్తస్మాజేతద్భాగ తేజం ప్రాయచ్చన్నేతద్వా అగ్నేరగ్నిహోద్రమేదరి ఖలు వాదేషజాతోజరిశ్చితో జాతాయైవాస్మా అన్నమపి దధాది సజనం ప్రేత ప్రేణాదివసేనాం భవతి బ్రహ్మవాదినో వదంతి దేశకార్హవద్దశ్రేయదేశ్వాహ వనీయదిత్యసావాదిత్యకితి బ్రోజాదేతస్మిన్ హేమాభ్యో దేవతాభ్యో జుహ్మతి జేమం విద్వానగ్ని సాక్షాదేవదేవతారుద్ధాత్యశస్వినిశసే మమద్వజేంద్రావతీమవశిమిహావః వయం మోర్ధ్యావరమే శ్రీసువజ్రా సమానానాముత్తమశ్లోకోస్తు హరద్రం పశ్యంత ఉపసేతురగ్రే తమో దీక్షామిషయస్సువర్ణిన తదరాక్షత్రం బలమోజశ్చ జాతం తదస్మై దేవాభిసన్నమంతు ధాతా విధాతా పరమోద సంద్రగ్వజాపతి పరమేష్ఠే విరాజా స్తోమాశ్చందాగుంసి నిమిదో మహాహురే తస్మై రాష్ట్రమభిసన్న మామ అభ్యావర్తార్థముపమేత సాకమజగం శాస్తాధిపతిర్భో అస్తు నస్య విజ్ఞానమనసగోరబద్ధమిమం పశ్చాదనుజీవాస సర్వే రాష్ట్రపృతేత ఉపదధాత్యేషా వా అగ్నేశ్చితి రాష్ట్రపృత్తజైవాస్మిన్ రాష్ట్రం దధాతి రాష్ట్రమేవ భవతి నాస్మాద్రాష్ట్రం భగంసతే యథా వై పుత్రో జాతో మృజత ఏవం వా ఏషం మృజతేజస్యాగ్నిరుక్షబుద్ధ్వాయతిజం ధర్మం సంగురుజాభ్యుచ్ఛంజాభ్యాతలుజమస్మేదన దేత్సదేవ పునః పరేభ్యస్వాదేవైనయోనే జనజతి నాస్మై భ్రాతృజందనజతి తమో వాజేతం గృహాదిజస్యాగ్నిరుక్షబుద్ధ్వాయతి మృత్యుస్తమః కృష్ణం వాదకృష్ణాది అనుర్దక్షిణాతమసైవ తమో మృత్యుమపహతే హిరణ్యం దాది జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిషైవ తమోపహతేథోతేథో వైరణ్యం దేదేవాత్మం ధద్దే సువర్ణఘర్మ స్వాహ సువర్ణార్క స్వాహ సువర్ణ శుక్ర స్వాహ సువర్ణ జ్యోతిస్వాహ సువర్ణ సూర్య స్వాహార్కో వాజేషయదగ్నిరసావాదిత్యోష్మేధో నిజేత ఆహుతే జ్యోత్యర్కాశ్వమే సజోరేవ జ్యోతికం సంధాత్తేషహత్వా అర్కాశ్వ సమేధీయస్యైతదగ్నోక్షిజత ఆపో వా ఇదమగ్రే సరిదమాసేత్ సజేతాం ప్రజాపతి ప్రథమాన్ శ్రీమపశ్చత్తాముపాసత్తదియమభవత్తం విశ్వకర్మా బ్రవేదుపత్వా జానీతి నేహలోకో స్వేత్యబ్రవేత్ సవేదాన్ ద్విలాంఛితమవశ్చత్తాముపాసత్తదంతరిక్షమభవత్ సజ్ఞః ప్రజాపతిమబ్రవేదుపత్వా జానీతి నేహలోకోస్తేత్యబ్రవేత్ స విశ్వకర్మాణమ్రవేదు భద్వా జానీతి కేన మాపయేషసేది దిశ్యాభిరిత్యబ్రవేత్తం దిశ్యాభిరుపయేత్తాముపాసత్తదాదిశోభవన్ స పరమేష్ఠే ప్రజాపతిమబ్రవేదు భద్వా జానీతి నేహలోకోస్తేత్యబ్రవేత్ స విశ్వకర్మాణం చ యజ్ఞం చాబ్రవేదు భవామా జానీతి నేహలోకోస్తేత్యబ్రూతాగుం సజతాం తృతీలాం శ్రీమపశ్చత్తాముపాధత్తదసామభవత్సారిత్యః ప్రజాపతిమబ్రవేదు భద్వా జానీతి నేహలోకోస్తేత్యబ్రవేత్ స విశ్వకర్మాణం చ యజ్ఞం చాబ్రవేదు భవామా జానీతి నేహలోకోస్తేత్యబ్రూతాగుం స పరమేష్ఠినమబ్రవేదు భద్వా జానీతి కేన మోపయేష్యసీతి లోకం ప్రణజేత్యబ్రవేత్తల్లోకం ప్రణజోపయేత్యస్మాదజాతజామ్నే లోకం ప్రణాజాతజామాహ్యసావాదిత్యస్తాంగ్రహజోబ్రువన్నుపవారామేతి కేన న ఉపయేష్యసేతి భూమ్నే చబ్రువంతాన్ వాభ్యాం చితేభ్యామువాజాన్ సమంజశతీగః సమవద్యతజదేవం విద్వానగ్నిం శృణుతే భూయానేవ భవత్యభీమాన్ లోకాన్ రజతి విదురేణం దేవా అథో ఏతాసామేవ దేవతాంసాయుజ్యం గచ్చతి మయో వాగ్నిర్యదగ్నిచిత్పక్షిణో శ్రీరాత్తమేవాగ్నిమ్యాలాగ్నిమాచ్చేత్ సంవత్సరం వ్రతం చరేత్ సంవత్సరం నాది పశుర్వా వేషయదగ్నిర్హినస్తి ఖలు వేదం పశురుజయనం పురస్తముపచరది తస్మాపశ్చాద్వాముపచరుజ ఆత్మనోహిమం సాయేజోసి తేజో మే యచ్చదశమా వాహి జ్యోతిరసి జ్యోతిర్ మే యాంతరిక్షం గచ్చాంతరిక్షాన్మాహిర్మేయచ్చిపై మే లోకాధృత ఉపదధాకానా స్వయమాతృన్న ఉపధాహిరణ్యేష్టగా ఉపదధాయమాతృన్నా జ్యోతిర్హిరణ్యే గత్స్వయమాతృన్న ఉపధాహిరణ్యేష్టగా ఉపదధాయమానే వైనా లోకాన్ జ్యోతిష్మదః కృతేథోరేతాభిదేవాస్మాది మే లోకా ప్రభాన్యాస్తే అగ్నే సూర్యే చ ఉద్యతో దివమానమంది రశ్మిభిః తాభిః సర్వాభిరుచే జనాజనస్కృతి యావోయే వా సూర్యేరుశోగోష్వశ్వే హృదాలుచః ఇంద్రాగ్నిర్తాభిః సర్వాభిరుచన్నో దద్ద బృహస్పతే వృషం నోధే బ్రాహ్మణేషు రుచకం రాజసునస్కృతి వృషం విశ్వేషు శూంద్రేషమయిధే రుచారుచం మేధా వా అగ్నిజ్ఞానసజింద్రియం గచ్చత్యగ్నిం వాచితమీధానం వాగదేత ఆహుదేర్జుహోత్రాత్మన్నేమయసజింద్రియం ధత్తదీశ్వరో వా ఏష ఆర్తిమాతోర్యోగ్నిన్మన్నధిగ్రామధితత్వాజామి బ్రహ్మణా వందమానయతి వారుణ్యర్చాజుభుజాచ్ఛాంతిదేవేషాగ్నేర్గుప్తిరాత్మనోహవిష్కరో వాష్కం ం వాషస్కందోగ్ని జిద్వా స్త్రిజముపైతి మైత్రావరుణ్యామిక్షజాయమైత్రావరుణదామేవోపైత్మతస్కందాదో వా అగ్నిమృతుస్థామే ధర్తురుదురస్మై కల్పమానజేతి ప్రత్యేవ తిష్టతి సంవత్సరో వా అగ్నిరుదుస్థాస్తవసంత శిరో గ్రీష్మో దక్షిణ పక్షో వరుషా పుచ్చకు సరళుత్తర పక్షో హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చిదజోపరపక్షా పురేషమహోరాత్రాణేష్ణకాశవా అగ్నిరుతుస్థాయ ఏం వే ధర్తురుతురస్మై కల్పమానజేతి ప్రత్యేవతిష్ఠతి ప్రజాపతిర్వాదం జ్యేష్ఠకామోన్యధత్తతో మై సజ్జ్యేష్ఠమగచ్చద్యం విద్వానగ్నించుతే జ్యేష్ఠమేవ గచ్చతి యదాగోదాసుశ్రోద్ధృతో వా మనసో వా సంహృతం చక్షుషో వాతమనుగ్రేహి సుకృతజ్జలోకయ్యగ్రహయ ప్రథమజాయే పురాణా వేదకం సహస్థ పరిచేతామిజమావహాచ్చేవేదాగంతాయజ్ఞపతిర్వో అత్ర తగ్గస్మ జానీత పరమే వ్యోమన్ జానీతాదేనం పరమే వ్యోమన్ దేవా సహస్థామిదరూపమస్యాగచ్చాపజానేష్టావోర్తేమతాజాభిరస్మై సంవ్రజ్యమధ్వమను సంవ్రజాతాగ్నేపసోదేవజానాణుధ్వం అస్మిన్ సహస్థే అధ్యుక్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చసేదత ప్రస్తరేణ పరిధినా శృచావేద్యా చ పరిహిషా విషేమై యజ్ఞం నామ హసువర్దేవేషు గంతవేష్టైయద్వరాధానైయద్దత్తైయాశదక్షిణా తదగ్నిర్వైష్కర్మణ సువర్దేవేషు నో దధత్ ఏనా సహస్రం వహసి జనాగ్నే సర్వేధసం ఏనే మై యజ్ఞన్నావహ సువర్దేవేషు గంతవే ఏనాగ్నే దక్షిణాయుక్తయజ్ఞం వహన్ ఋత్విజ తేనే మై యజ్ఞన్నో వహ సువర్దేవేషు గంతవే ఏనాగ్నే సుకృత పథామథోర్ధారావ్యానశు ఏనే మై యజ్ఞన్నో వహసువర్దేవేషు గంతవే యద్వధారా అనపేతామధోర్ఘతశ్చజాగ్నిర్వయేష్కర్మణ సువర్దేవేషు నో దధత్ ధ్యాస్తే అగ్నే సమిశోజా నిధామజా జిహ్వాజాతవేదోజో అర్చి ఏదే అగ్నే భేదజోజలింద్రవస్తేభిరాత్మానం చిహేదానన్ సన్నజ్ఞో వా వేషజదగ్నిం వా హేతృగతే కిం వా నజద్వా అధ్వర్యురగ్నేన్మన్నం దరేత్మనో వేతదం దరే యాస్తే అగ్నే సమిశోజా నిధామేత్యాహైషా వా అగ్నే స్వయం చిదురగ్నిరేవ తదగ్నిం చినోదినాధ్వర్యురాత్మనోం దరే తదస్రాశాప్రజరం అగ్నజ నిమన్నో నిజన్నజదు ప్రజానం కథమిన్వన్నజరగం సువేరం బ్రహ్మ సమిద్భవద్జాహుదీనా స్వర్గాయ వా దేశలోకాయోపధీయతేజత్వర్మశ్చతస్రాశా ప్రచరం భగ్నజిత్యాహవిశేన ప్రజానాధీమన్నో యజ్ఞం నయతు ప్రజానం నిత్యాహ సువర్గస్ లోకస్యాభినే బ్రహ్మ సమిద్భవద్జాహుదీనామిత్యాహ బ్రహ్మణా వై దేవా సువర్గం లోకమాజనయద్బ్రహ్మణ్వర్గోపదధాది బ్రహ్మణే పదద్యజమానః సువర్గం లోకమేది ప్రజాపతిర్వా దేశగదగ్ని తస్య ప్రజా పశవశ్చందాగంశోపగం సర్వాణ వర్ణానిష్టగానాం కుర్యాద్ రూపేణైవ ప్రజాం వశోంఛందాగస్య వరుంధేసో ప్రజాభ్యదేవైనం వశుభ్యశ్చందోభ్యవరుద్ధ్యశనుతే మయ గృహ్ణామ్యగ్రే అగ్నిగం రాజస్వోషాజసు ప్రజాస్వాజసు వీర్యాజ మయ ప్రజా మజవర్చో నిరిష్టామదనువాసువీరా యో నో అగ్నిపితరో హృత్స్వంతరమర్చోమర్చాగుం ఆవివేశ తమాత్మం పరిగృహేమహే వయం మాసో అస్మాగుం అవహాజపరాగాత్ యదర్జురాత్మన్నగ్నిమగృహే త్వాగ్నిశనుజాద్యోస్వోగ్నిస్తమపి యజమానాయ సునుజాదగ్ని ఖలు వై పశవో నోపతిష్టంతే వక్రాముఖా అస్మాద్వశవశ్చుర్మజగృహ్ణామ్యగ్రే అగ్నిమిత్యాహాత్మన్నేవ స్వమగ్నిం దాధారణాస్మాద్వశవోపక్రామం బ్రహ్మవాదినోపయన్ జన్మృచ్చాపశ్చాగ్నేరమాజమకస్మాన్మృదా ్యశ్చాగ్నిశ్చేదభ్యోగ్యాపో వై సర్వా దేవతాభిదేవైనగుంసగం సృజతి జన్మృతాశినోదీజం వా అగ్నిర్వయేష్వానరోగ్నిదేవ తదగ్నిం చినోతి బ్రహ్మవాదినోవదం జన్మృతాశాగ్నిశ్చేయతే సకస్మాదగ్నిరుచ్చతందోభ్యశ్చినోగ్నో వైంద్రాగుంసి తస్మాదగ్నిరుచ్యతే ఇదం వా అగ్నిర్వయేష్వానరో జన్మృతాశనోదిరస్మాదగ్నిరణ్యేష్టగా ఉపదధాది జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవాస్మిన్ దథా దథో తేజో వై హిరణ్యం తేజదేవా ఆత్మం ధద్దేజో వా అగ్నికం సర్వతో ముఖం జనుతే సర్వాసు ప్రజాస్వన్నమత్తి సర్వాదిశోభిజగరిగాయత్రేంబురస్దాదుపదధాదిష్టుభం దక్షిణతో జగతేం పశ్చాదనుష్టుభమత్తరతః పంక్తిం మధ్యదేశమా అగ్నిః సర్వతో ముఖస్థం యజేమం విద్వాగిశ్చినుతే సర్వాసుమత్తి సర్వాదిశోభిజగత్తిథో దిశ్యేమ దిశం ప్రవజతి తస్మా దిశి క్రోతా ప్రజాపతిరగ్నిమసతసోస్మాసృష్ట ప్రాద్రవత్తస్మాశ్వం ప్రత్యాసత్సదక్షిణావర్తతస్మై వృష్ణిం ప్రత్యాసత్స ప్రత్యంగావర్తతస్మాషం ప్రత్యాసత్సబుదంగావర్తతస్మై భస్తం ప్రత్యాసత్సూర్ధ్వోద్రవత్తస్మై పురుషం ప్రత్యాశీర్షాణ్యపదధాది సర్వతదేవై నమవరుద్ధజునతేత చక్షుష్మదేరుష్టకాయత్వశుశీర్షాణ్యత్వశుశీర్షాణ్యపదధాదిదాభిరేవయజమానోమశ్వినోమేప్రాణిత్వశోదాభిరేవాస్మాదిమేలోకా ప్రభాంతిమృదాభిలిప్యోపదధాది మే షద్వాజాదేషయదగ్నిరన్నం వశవరేష ఖలు వా అగ్నిర్యద్వశుశీర్షాణిజం కామదేషకణీజోశాన్నగ్గశ్చాదితి వశుశీర్షాణ్యుపదధ్యాత్కణీజే సమావదస్యాన్నగ్గశ్చాదిత్యమధ్యతస్తస్యోపదద్ధాత్ సమావదేవాస్యాన్నం కామజేత భోజోస్యాన్నగ్గశ్చాదిత్యం దేషుతస్య విదోష్యోపదభ్యాదం తదేవ అన్నమవరుంధే భోజోస్యాన్నం భవతి ఏకాందగ్గిష్టాభ్యాం మండూకాంజంభ్యేభిరాధకాం ఖాదేవార్జగుంసగం సోదేనారణ్యం ఝాం వేదేనమృతం భస్వేభిః శర్కరాభిరవకామవకాభిః శర్కరాముత్సాదేన రామవక్రందేన తాలుకుం సరస్వతేం జిహ్వాగ్రేణ వాజగృంహణోభ్యామరాశ్రేనాదిత్యాన్ శ్వశ్రుభిరుపజామోధరేణోక్షేణ సదుత్తరేణాంతరేణానోకాశం ప్రకాశేన బాహ్యగ్రస్తనయత్నం నిర్బాధేన సూర్యాగ్నేక్షుర్భ్యాం విద్యుతౌ కణానకాభ్యామశనిం మస్తిష్కేణ బలం మజ్జభిః కూర్మాక్షలాభిః కపిందలాన్ సామగుష్ఠికాభిర్జమాభిరగనందానుభ్యాం వేర్యం గుహాభ్యాం భయం ప్రజాలాభ్యాం గుహోపవక్షాభ్యామశ్వినామగుంసాభ్యామతిగం శేష్ణానిరడతన్ నిర్జామకేన శేష్ణా ర్ధ్రాభయమానదైన చిత్తం మన్యాభిస్తం క్రోశాన్ ప్రాణే ప్రకాశేన త్వశం పరాకాశేనాంతరాం వశకాన్ కేశైరం రాజ్యస్వసావహేన బృహస్పతికం శగను సాధేన రథముష్ణిహాభి ఇద్రావరుణౌ శ్రోణేభ్యామింద్రాణ్యేషిఖండాభ్యామింద్రాబృహస్పతిభ్యామింద్రా విష్ణు అశ్చేవద్భ్యాగం సవితారం బుచ్చేనగం ధర్మాన్ సరసో ముష్కాభ్యాం పవమానం పాజునా పవిత్రం పోత్రాభ్యామాక్రమణం దుస్థూరాభ్యాం పవిత్రమణం పుష్ఠాభ్యాం ఇంద్రస్య క్రోడోదిత్యే పాదశ్చం దిశాం చత్రవోజే మోతాన్ సరదవశాభ్యామంతరిక్షం పురితదానభవుదర్యేణేంద్రాణేం బ్లేంభావల్మీకాన్ గోన్నాగిరేన్ ప్రాశిభిః సముద్రముదరేణ వైశ్వానరం భస్మనా ఓష్ణావనిష్ఠురం ధాహేర్థోరగుదా సర్వాన్ గుదాభిదృతోన్ష్ఠేభర్దివం పృష్ఠేన వసూనాం రథమాకేకసా రుద్రాణాన్ ద్విజేదాదిత్యానాం ద్విజేదాంగిరసాం చతుర్థే సాధ్యానాం పంచమే విశ్వేషాం దేవానాగుం షష్ఠీ భోజోగ్రీవాభిర్నిరమస్థిరిగ్రస్తవసావహేన రుద్రస్య శిరస్కంధో రాజోర్ధమాసానాజో మాసాం చతుర్థరుదోనా పంచమస్ సంవత్సరస్య షష్ఠః ఆనందం నందసు నాగామం ప్రవ్యాసాభ్యాం భజగంసిమభ్యాం ప్రశిషం ప్రశాసాభ్యాగం సూర్యాచంద్రమసౌ ప్రజ్యాభ్యాగశ్యామస బలౌ మతస్నాభ్యాం యష్టిగం రూపేణ నిమృక్తిమరూపేణ అహమాగుంసేతరాత్రింభేవ సాపో జోషేణ ఘతకం రథేన శ్యాం వసయా దోషే కాభ్రాదునమశ్రభ్య ప్రశ్వాం దివగం రూపేణ నక్షత్రాణీరూపేణ పృథివేంచర్మణ ఛవేం ఛవ్యోపాగతాయ స్వాహా లబ్ధాయ స్వాహా హుదాయ స్వాహా అగ్నేః పక్షతి సరస్వతేని పక్షతి సోమస్తృతీరాపాంచదుర్థ్యోషధీనాం పంచమే సంవత్సరస్య షష్ఠే మరుతాగం సప్తమే బృహస్పతేరష్టమే మిత్రస్య నవమే దశమేంద్రస్యేకాదశే విశ్వేషాం దేవానాం ద్వాదశే ద్యావా పృథివ్యాః పార్శ్వై జపస్య పాటూరః ఆయో పక్షతి సరస్వతో నిపక్షతిశ్చంద్రమసత్తుతేజా నక్షత్రాణాం చతుర్థేత విదుః పంచమే రుద్రస్య షష్ఠే సర్వాణాగం సప్తమ్యర్యమ్నోష్టమే పుష్కర్ణవమే చతుర్దశమే ఇంద్రాణ్యాదేకాదశ్యదిత్యే ద్వాదశే ద్యావాజ్యపాశ్వయమ్యై పాటూరః పంచామనోరభ్యాగం సంతతిగ్రస్నావన్యాభ్యాగం శుకాన్ హరిమాణై యక్ష్ణాపవాదేన గోష్మాశ్చకభిశ్రవర్తానోపధ్యేన శునోభిషసనేన సర్పాన్ లోహితగంధేన వజాగం శివగ్వగంధేన వీడికా ప్రసాదేన క్రమేరచక్రమే ద్వాజే విశ్వైర్దేవైర్యజ్ఞజై సంవిధానః సనోనయసుకృతస్థలోకం దస్తజగ్రస్వధజామదేమ యావస్తే వృక్షం పృథమే తథస్థమాత్మాంతరిక్షకం సముద్రో నిస్సూర్యస్తే చక్షుర్వాత ప్రాణశ్చంద్రమాశ్రో బ్రహ్మాధమాశాశ్చ పర్వాణ్యతమోంగాని సంవత్సరో మహిమా అగ్నిపశురాసేనాజం దశజయతం లోకమజయ్యస్మిన్నగ్నిష్టతే లోకస్తంజే శావజిఘ్రవాజు పశురాసేనాజం దశజయతం లోకమజయ్యస్మిన్ వాజుస్తతే లోకస్తస్మాత్వాంతరే శ్యామీనాజిఘ్రస్యాదిత్య పశురాసేనాజం దశజయతం లోకమజయ్యస్మిన్నాదిత్యస్తతే లోకస్తంజే శ్యసి యజ్ఞవజిఘ్రసి హరి ఓ